శ్రీ మాత ప్రసన్నురాలు కాగా రాజు ఇట్లు వరము వేడుకొనెను. ఓ తల్లి, మోక్షప్రదమగు జ్ఞానము కలుగు జన్మమనుగ్రహింపుము. నన్నెల్లా ప్రాణుల నేత్రములపై నివసింపనిమ్ము అని పరదేవత నీకు విమల జ్ఞానము కలుగుగాక నీవెల్లా ప్రాణుల నేత్రములపై నుండగలవు అని వరమొసగి దేవి అంతర్ధానమునందెను. పిదప మునులు నిమి దేహమును మధింపగా నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడు జన్మించెను. అతడు మిధి యనియు జనకుడనియు లోకమున పేరొందెను. హైహయుల చరిత్ర. మునీంద్ర, హైహయులను క్షత్రియులు భార్గవులను చంపిరని వింటిని వారికి వైరమే కారణమున కలిగెనో తెలియజేయుము అని జనమేజయుడడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. రాజా, ఈ చరిత్ర ఆశ్చర్యకరము. పూర్వము హైహయ వంశమందు కార్తవీర్యార్జునుడను రాజు కలడు. అతనికి 1000 చేతులు కలవు. గొప్ప బలశాలి, ధర్మవీరుడును. అతడు దత్తాత్రేయుని శిష్యుడు, యాగములాచరించినవాడు, భార్గవులకనేక దాన ధర్మము లొసగినవాడు. అతని దానములచే భార్గవులు ధనవంతులైరి. కొన్నాళ్లకు కార్తవీర్యుడు స్వర్గమును చేరెను. అంతట హైహయులు దైవయాగమున మిక్కిలి బీదవారైరి. ఒకప్పుడు హైహయులకు డబ్బు కావలసి భార్గవులను ధనమడిగిరి. వారు లేదని పలికి ఏమీయూ నీయలేదు. కొందరు భార్గవులు హైహయులకు భయపడి తమ ధనరాశులను భూమిలో పాతిపెట్టిరి. మరికొందరు బ్రాహ్మణులకు దానమిచ్చిరి. రాజులు తమకు ధనమత్యావశ్యకము కాగా భార్గవుల ఆశ్రమములలో చొరబడిరి. భార్గవులు తమ ఆశ్రమములు విడిచిపోయిరి. హైహయులు భార్గవుల ఆశ్రమములను త్రవ్వి ధనమును వెలికి తీసిరి. బ్రాహ్మణులు చేయునది లేక రాజులను శరణు వేడిరి. అయినను రాజులు బ్రాహ్మణులను కొట్టి చంపిరి. పిమ్మట భార్గవులున్న చోటుకు వెళ్ళి వారిని చంపి భార్యల గర్భములు చీల్చివైచిరి. విప్రస్త్రీలు బోరున ఏడ్చిరి. లోభము వలన ప్రాణములను కూడా కోల్పోవుట సంభవించును. కౌరవుల నాశమునకు లోభమే కారణము. లోభబుద్ధులైన భార్గవులు హైహయుల చేత మరణించిరి. ఔర్వుని జన్మవృత్తాంతము. హైహయులచే పీడింపబడిన భృగు స్త్రీలు భయపడి హిమవత్పర్వత గుహలకు వెళ్ళిరి. వారందరును గంగాతీరమున మట్టితో గౌరీదేవిని చేసి పూజించిరి. ఒకనాడు వారికి కలలో శ్రీలోకమాత దర్శనమొసగి మీలో ఒకతెకు తొడల నుండి ఒక దివ్య పురుషుడు జన్మించగలడు. అతడు మీ పనులన్నీయు చక్కబెట్టగలడు అని పలికి అంతర్ధానమొందెను. పిమ్మట ఒక బ్రాహ్మణి తొడలో గర్భమును ధరించెను. హైహయలామెను చూచి కత్తులు చేతబట్టుకొని బాలకుడొకడు బయటపడెను. అతని తీక్ష తేజస్సుచే హైహయులు గ్రుడ్డివారైరి. హైహయులు బ్రాహ్మణ స్త్రీల పాతివ్రత్యము చేతనే మనము గ్రుడ్డివారలమైతిమని తలచిరి. భయపడుచున్న బ్రాహ్మణ స్త్రీని శరణు వేడిరి. మాకు చూపు ప్రసాదింపుమని వేడుకొనిరి. ఆ రాజులతో బ్రాహ్మణ స్త్రీ ఇట్లనెను. క్షత్రియులారా, మీ చూపులను నేను పోగొట్టులేదు. ఈ బ్రాహ్మణ బాలుడు మీపై కోపించెను. ఇతడే నిన్ను గ్రుడ్డివారిని చేసెను. ఈ కుమారుడు శ్రీదేవి వరప్రసాదముచే నాకు జన్మించాడు. ఇతడు ఔర్వుడని ప్రసిద్ధినొందును. ఈతని వేడుకొనుడని పలికెను. పిమ్మట రాజులు బాలుని స్తోత్రము చెయ్యగా ఔర్వుడు, రాజులారా, మీరు మీ మీ ఇండ్లకు వెళ్ళుడు అని పలుకగనే హైహయులకు చూపు వచ్చెను. వారు ఔర్వుని యనుమతితో ఇండ్లకేగిరి. బ్రాహ్మణ కాంతయును దివ్యశక్తిగల కుమారుని వెంటబెట్టుకొని తనయాశ్రమమునకు వెళ్ళెను. ఈ విధముగా లోభులైన రాజులు చేసిన పాపకృత్యములు తెల్పితినని వ్యాసుడు ముగించెను. హైహయ చరిత్ర. పూర్వము సూర్యపుత్రుడగు రేవంతుడను వాడు ఉచ్చైశ్రవమును గుర్రమునెక్కి వైకుంఠమునకు వెళ్ళెను. అతనిని లక్ష్మీదేవి చూచెను. ఉచ్చైశ్రవము సముద్రము నుండి తనతో పుట్టిన దగుటచే లక్ష్మీదేవి నిక్కిలి ఆసక్తితో ఆ గుర్రమును చూచుచుండెను. విష్ణుమూర్తి అంత ఆసక్తితో చూచుచున్నావేమని లక్ష్మిని అడిగెను. ఆమె సమాధానము చెప్పక దానినే చూచుచుండెను. అంత విష్ణువు కోపించి నీవు గుర్రముగా జన్మింపుమని శపించెను. ఆమె భూలోకమున ఆడగుర్రమై జన్మించెను. భర్త శాపమునకు మిక్కిలి విచారించుచు ఈశ్వరుని ప్రార్థించెను. ఆతడు ప్రత్యక్షమై లక్ష్మీదేవి అవస్థను గుర్తించి విష్ణుమూర్తికి కబురంపి హయరూపముతో నున్న లక్ష్మిని స్వీకరింపుమనెను. శ్రీ మహావిష్ణువు తాను మగగుర్రము రూపము ధరించి ఆడుగుర్రము రూపములో నున్న లక్ష్మి వద్దకు వెళ్ళెను. వారిరువురి సమాగమముచేనొక పుత్రుడు కలిగెను. లక్ష్మీనారాయణులిరువురును గుర్రము రూపము వదిలి వైకుంఠమునకు వెళ్ళుచు పిల్లవాణిని అచటనే విడిచి వెళ్ళిరి. హరి అశ్వినియందు పుత్రుని బడయుట. లక్ష్మీదేవి ఆ పిల్లవాణి తీసుకుని వెళ్లదలచినను భర్త మాటలచే పిల్లవాణిని తీసుకొని వెళ్లలేదు. లక్ష్మీనారాయణులు పిల్లవాణిని విడిచి వెళ్ళగా చంపకుడను విద్యాధరుడు ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు మదనాలసయను తన ప్రియురాలితో యథేచ్ఛగా విమానములో క్రీడలందు మునిగి తేలుచుండెను. అతడంతలో భూమి మీద సుఖముగా నాడుకొనుచు దేవతా పుత్రుని వలె మనస్సునాకర్షించుచున్న శిశువును చూచెను. చంపకుడు వెంటనే విమానము దిగి శిశువు నెత్తుకొని పేదవాడు పెన్నిధిని గావించినట్లు పరమానందమొందెను. ఆ పిల్లవాణిని తన ప్రియురాలి చేతికిచ్చెను. ఆమె ప్రేమతో బాలుని మోము ముద్దాడి ఒడిలో కూర్చొనబెట్టుకొనెను. అప్పుడు మదనాలస, ప్రియతమా, ఈ బాలుడెవనివాడు? ఈ వనమునితని ఎవరు వదలిరి అనగా చంపకుడు, ప్రియా, మనము సర్వజ్ఞుడగు ఇంద్రుని అడిగి తెలిసికొందుము. ఇంద్రుని అనుమతితో వీనిని పుత్రునిగా స్వీకరింతము అని పలికెను. ఇంద్రుని ఈ విషయమున ప్రశ్నింపగా ఇంద్రుడు ఇట్లు చెప్పెను. ఈతడు లక్ష్మీనారాయణుల పుత్రుడు. యయాతి కుమారుడగు తుర్వసుని కీయదలచి ఈ బాలుని లక్ష్మీనారాయణులు విడిచి వెళ్ళిరి. ఆ రాజీపుత్రుని గ్రహింపగలడు కాన నీవు చూచిన చోటునే ఈ బాలుని విడిచి పొమ్మనెను, చంపకుడట్లే చేసెను.